కృష్ణ యజుర్వేదాంతర్గత 14 దక్షిణామూర్తి ఉపనిషత్ అధ్యయన పుష్పము స్తుతి. ఓం శ్రీమేధ దక్షిణామూర్తయే నమో నమః. ఓం నమశివాయ. శ్రీమేధ దక్షిణామూర్తిపనిషత్ స్తుతి. యః మౌనవ్యాఖ్యయా మౌని పటలం క్షణమాత్రతః మహామౌన పదం యాతి. ఎవ్వరైతే తన మౌనవ్యాఖ్యచే పరబ్రహ్మతత్వమును ప్రకటించుచుండగా ఆయన చుట్టూ పరివేష్ఠితులేయున్న మునుల పటలం యొక్క స్వస్వరూపమునకు సంబంధించిన సర్వసందేహములు మొదలంట్లా తొలగిపోయి శివోహం జ్ఞానానందరూపం మగు మహామౌనపదమును అధిరోహించి పరమానందించుచున్నారో సహిమే పరమాగత్యః. అట్టి శ్రీమేధ దక్షిణామూర్తియే, ఆ పరమశివుడే నాకు సర్వదా గతి అని ప్రార్థిస్తున్నాను. నాకు వేరే గతి లేదు. ఉపనిషత్ శౌనకాది మునుల ప్రశ్న. బ్రహ్మవర్తము మునులు ఋషులు బ్రహ్మతత్వజ్ఞులు నివాసముంటున్న పరమ పవిత్రమగు ప్రదేశము. ఒక మహావటవృక్షములములో వేదజ్ఞులు వేదాంతతత్వజ్ఞులు లోకకళ్యాణ మహదాశయముతో 1000 సంవత్సరముల కాలం జరిగే మహాసత్రయాగము ప్రారంభించారు. శ్రీ సౌనకుల వారు మొదలైన మహనీయులంతా సమిత్పాణులై యజ్ఞ పరికములను వెంట నిడుకున్నవారే ఆ యాగమునకు విచ్చేసియున్నారు. శ్రీ మార్కండేయ మహర్షి ఒకరోజు ఏకాంతంలో ప్రశాంత ఆనందములతో సుఖాసీనులే ఉండగా శ్రీ సౌనకుడు మొదలైన మునులు మహర్షులు ఆ మహర్షిని దర్శించి పాదాభివందనములు సమర్పించారు. ఈ విధంగా స్తుతించారు. జన్మతః పుత్రవరదానమును అనుసరించి అల్పాయుష్కులే ఉండి కూడా నారదాది మహర్షుల చేతను మీ పితృదేవులగు ముకండ మహర్షి చేతను బోధించబడి శివపంచాక్షరి మహామంత్రమును స్వీకరించి మనోవాక్కాయములచే శివభగవానుని పాదములు ఆశ్రయించినట్టివారు ఆ పరమశివుని మేధాదక్షిణామూర్తి రూపమును హృదయమున పదెలపరుచుకున్నవారు యమభటులు మిమ్ములను సమీపించలేక వారిని నిస్సహాయులుగా చేసివేసినట్టివారు స్వయముగా యముడే వచ్చి మృత్యుపాశములు విసరుచుండగా శివభగవానుడు తన ఎడమ పాదముతో యముని గుండెపై తాడించగా యముడు వెనుకకు మరలటము జరిగి తాము చిరంజీవులుగా అయినవారు శివానంద స్వరూపులగు మీకు నమస్కరించున్నాము. మార్కండేయులవారు ఆ శౌనకాది మహర్షులకు సుస్వాగతము పలికి ఉచితాసనములు సమర్పించారు. శౌనకాది మునులు, హే శివతత్వజ్ఞానానంద ప్రజ్ఞాస్వరూప భగవాన్ మార్కండేయ మహాశయ, మీరు శాశ్వతమగు ఆత్మానందస్థితిని పరమతాత్విక రూపమగు చిరంజీవత్వమును సిద్ధించుకున్నారని మునిలోకము మిమ్ములను ప్రస్తుతించుచూ ఉంటుంది. ఇది ఎట్లా మీకు సుసాధ్యమైనదో సవివరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. కేనత్వం చిరంజీవసి, దేనిచేత మీరు చిరంజీవులయ్యారు? కేనవా ఆనందం అనుభవసి ఇతి, దేనివలన మీరు తెంపులేని ఆత్మానందమును సిద్ధించుకోగలుగుచున్నారు? శ్రీ మార్కండేయ మహర్షి మహనీయులారా, మీరు చెప్పుచున్నదంతా లు పరమరహస్యమగు శివతత్వజ్ఞానము చేతనే శ్రీ దక్షిణామూర్తి ప్రసాదముగా నాకు సిద్ధించుచున్నది. శౌనకాది మునులు, కిం తత్ పరమరహస్య శివతత్వజ్ఞానం? అట్టి పరమరహస్యమగు శివతత్వజ్ఞానము ఏ విధమైనది, ఏ తీరైనది? కో దేవః, అందుకు దేవత ఎవరు? కో జపః, జపము ఏది? కే మంత్రాః, అందుకు మంత్రములు ఏవి? ఏ ముద్రతో అట్టి జపమంత్ర ధ్యానములు నిర్వర్తించారు? కా నిష్ఠాః, ఎటువంటి నిష్ట కలిగి ఉండాలి? కిం తత్ జ్ఞాన సాధనం, అందుకు జ్ఞానసాధనములు అపకరణములు ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి, అందుకు పరికరములు? కిం బలేహ, అందుకు సమర్పించవలసినవి ఏమేమి? కం కాలః, అందుకు ఏ ఏ సమయములు పాటించాలి? ఎప్పుడెప్పుడు చేయవచ్చు? కిం స్థానం, ఏ ప్రదేశములు అట్టి శివతత్వజ్ఞాన సాధనకు అనువైన స్థలములు ప్రదేశములు అయి ఉంటున్నాయి? ఎక్కడెక్కడ నిర్వర్తించవచ్చు? దయతో వివరించండి. శ్రీ మార్కండేయ మహర్షి, ఏన దక్షిణముఖః శివో ఆ పరోక్షికృతో భవతి తత్ పరమరహస్య శివతత్వజ్ఞానం. దక్షిణ ఆత్మజ్ఞాన అభిముఖుడగు ఆ పరమశివుడు ప్రత్యక్షమా పరోక్షమా? ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు, అపరోక్షము. నాకు ఇంద్రియముల విషయరూపము కాదు కాబట్టి ప్రత్యక్షము కాదు. మరెక్కడో నాకు వేరే ఉన్నవారు కాదు, నాకు భిన్నం కాదు. మనందరి స్వస్వరూపమునకు అభిన్నము, అందుచేత పరోక్షము కాదు అపరోక్షము. డొట్ ఇంద్రియములకు అవిషేడగు స్వస్వరూపుడు, నాకు సర్వజీవులకు కూడా స్వస్వరూపుడే అను జ్ఞానమునే పరమరహస్యమగు శివతత్వజ్ఞానము. త్వం తత్శివేవ ఇతి జ్ఞానం అంటున్నారు. నీవుగా ఉన్నది ఆ పరమశివుడే అనునదే రహస్యమగు శివ తత్వం. తత్శివహత్వమేవ ఏతత్ జ్ఞానం. అట్టి దృష్టియే పరోక్షము, పరము చెందిన దృష్టి. సర్వాంతర్యామి సర్వతత్వస్వరూపుడు అగు ఏ స్వస్వరూప పరమాత్మ ఈ జగత్ దృశ్య భావన వ్యవహారమంతా తనేందు ప్రళయకాలమునందు ఉపసంహార కాలమునందు ఆట్ ద టైమ్ ఆఫ్ విత్ డ్రోల్ లయింపజేసుకుని స్వాత్మయ్యేందు బ్రహ్మానందంగా సుఖస్వరూపులే విరాజిల్లిచూ ప్రకాశించుచున్నారో ఆయనయే ఆ పరమదేవాది దేవుడు. సమస్త దృశ్యమును నిస్సందేహముగా స్వస్వరూపాత్మకు అభిన్నంగా దర్శించటమే ప్రళయము. శివోహం, నేను సర్వదా కేవలాత్మయ్యగు శివస్వరూపుడనే. సోహం, నీవు కూడా శివస్వరూపుడవే. తత్వం, ప్రతి జీవుడు అదియే. అయం జీవో బ్రహ్మేతి నాపరః, నా నుండి భావనమాత్రంగా బయల్వెడలుచూ ప్రత్యక్షమై కనిపిస్తున్న ఈ లోకలోకాంతర దృశ్య వ్యవహారమంతా ఒక స్వప్న దృశ్యము వలె తిరిగి ఏ కేవలాహం స్వస్వరూపమునందు లయమగుచున్నదో అదియే శివోహం. సర్వశిష్య సుఖానంద పరమానందము మేధకు లేక స్వబుద్ధికి ప్రకాశమానమగుచున్నదో అదియే శివోహం. మేధ కేవల బుద్ధి స్వరూపమై బుద్ధికి మాత్రమే అనుభవమై దక్షిణ కేవల జ్ఞానానందమై దప్రసాదిస్తూ మూర్తిహాక్ డోట్ జగత్తుగా మూర్తి భవించినదే ఉన్న కేవలి తత్వమే శ్రీ మేధా దక్షిణామూర్తి తత్వము. అట్టి శ్రీమేధా దక్షిణామూర్తి గురించి శివతత్వజులగు మహనీయులు స్తుతించుచున్నారు. అట్టి స్తోత్రములు మంత్రరహస్య శ్లోకములే మేధా దక్షిణామూర్తి మంత్రములే శివతత్వోపాసకులకు ధ్యాన శ్లోకములగుచున్నాయి, వారికి ఆశ్రయము అగుచున్నాయి. అత్రైతే మంత్రశ్లోక మొట్టమొదటగా నేను సేవించే అట్టి మేధా దక్షిణామూర్తి మంత్ర శ్లోకములను వివరిస్తున్నాను, వినండి. ఓం శ్రీమేధా దక్షిణామూర్తి మహామంత్రస్య బ్రహ్మ ఋషయః గాయత్రీ ఛందో దేవతా దక్షిణ. ఓం శ్రీమేధా దక్షిణామూర్తయే నమః. ఆస్యో మంత్రే అంగన్యాసః కరణ్యాసః ఓం మేధా అంగుష్టాభ్యం నమః అనామికాభ్యం నమః దక్షిణ తర్జనిభ్యం నమః కనిష్ఠికాభ్యం నమః మూర్తయే నమః మధ్యమాభ్యం నమః కరతలకర పృష్ఠాభ్యం నమః అంగన్యాసః ఓం మేధా హృదయాయ నమః కవచాయ హుం దక్షిణ శిరసే స్వాహ నేత్రత్రయాయ వౌషట్. మూర్తయే నమః శిఖయాయ వౌషట్. అస్త్రాయ ఫట్. భూర్భుస్సువరోం ఇతి దిబ్బంధః. ఓం అని ప్రారంభించాలి. నమో జీవబ్రహ్మైక్య భావం. నమో ఊహవకే ఆరు. న కేవలము మ సందర్భము. న పరమాత్మ మ జీవాత్మ. ఆదో దక్షిణ మూర్తయే ఎనిమిది. జ్ఞానమయమైన మూర్తికి మూర్తి భవించినట్టి ఆది స్వరూపులకు చతుర్థ్యంతం నాలుగు. తురియమునకు సాక్షియగు. మేధాం రెండు డొట్ ప్రజ్ఞాస్వరూపుడగు స్వామి. సముచార్య నాలుగు. నా బుద్ధిని నిద్రలేపువారే చైతన్య స్ఫూర్తితో ప్రత్యక్షమగుదురుగాక. ఛం ఛం ఛం వాయుబీజమై జీవనాధారులే. వహ్నిజాయాం తత్ అస్తు అజ్ఞానాగ్నిచే నాయందు వ్యష్టిభ్రమ అనే చీకటిని తొలగించి తత్ స్వరూపులే ప్రకాశించెదరుగాక. ఓం నమో భగవతే. ఆరు. ఆదో దక్షిణ మూర్తయే ఎనిమిది. చతుర్థ్యంతం నాలుగు. మేధాం రెండు. సముచార్య నాలుగు. ఏష చతుర్వింశాక్షరో. ఇరవై నాలుగు. ఇరవై నాలుగు అక్షరములతో శ్రీమేధ దక్షిణామూర్తి స్వామిని నిత్యము ఆశ్రయిస్తున్నాను. ధ్యానం శ్లో స్ఫటిక రజతవర్ణం మోక్తికీం అక్షమాలాం అమృత కలస విద్యాం జ్ఞానముద్రాం కరాగ్రే దధతం ఉరగ కక్షం చంద్రచుడం త్రినేత్రం విధృత వివిధ భూషం దక్షిణామూర్తి మీడే స్ఫటికము వెండిల వలె నిర్మల ప్రకాశ సమన్వితులు ముక్తాహారము ధరించినట్టివారు అక్షమాల గ్రంథ పుస్తక ధారి చేతులతో అమృత కలసమును బ్రహ్మ విద్య సన్నాగుచిన్ముద్ర జ్ఞానముద్ర ను ధరించినవారు నడుమున సర్పమును ధరించినవారు చంద్రధారి త్రినేత్రుడు అనేక ఆభరణములు ధరించినవారు అగు శ్రీమేధ దక్షిణామూర్తిని ధ్యానించున్నాను. ఓం నమో భగవతే ఆదౌ దక్షిణామూర్తయే. చతుర్థ్యంతం మేధాం సముచ్చార్య. ఇరవై నాలుగు ఛం న్యాసమంత్రము శ్లో ఆదౌ వేదాదిం ఉచ్చార్య. స్వరాత్ యం సవిసర్గకం పరిచార్ణం తత ఉద్ధృత్య అంతరం స విసర్గకం అంతే సముద్ధరేత్ తారం. మనః ఏష నవాక్షరః. వేదములు ఆదిస్వరూపుడుగా స్వర విసర్గలతో కూడిన మంత్రరూపంగా చెప్పుచున్నది. హృదయ కవాటములు విప్పునది. అంతరమున జగత్తులను లయము చేసుకొనున్నది. మమ్ములను సముద్ధరించునది. తరింపజేయునది. ఉత్తమ బుద్ధిని ప్రసాదించునది. అగు నవాక్షర మంత్రమును ఆశ్రయించున్నాను. ఓం శ్రీమేధ దక్షిణామూర్తయే నమః. స్తోత్రం ప్రార్థన శ్లో ముద్రాం భద్ర అర్ధదాత్రీం సపరసు హరిణం బాహుభ్యః బాహుం ఏకం భద్రార్ధముద్ర చిటికెన వేలు చూపుడు వేలు కలిపిన తత్ త్వం చిన్ముద్ర ను ధరించినవారు చేతులతో హరిణము జింక ను పరశువు గొడ్డలి కలిగియున్నవారు ఉభయ భుజములను సమాంతరముగా ధారణ చేయువారు జాన్వాసక్తం దధానో భుజగవర సమాబద్ధ కక్ష్యో వటాధః. చేతులను మోకాళ్లపై ఆనించుకొని ఉన్నవారు పామును మొలత్రాడుగా కలిగియున్నవారు ఆసినః చంద్రఖండ ప్రతిఘటిత జటాక్షీర గౌరః త్రినేత్రో. ముడిపెట్టిన జటాజుటములో చంద్రకళను ధరించి ఆసీనులై ఉన్నవారు క్షీరము పాలు వలె తెల్లటి వర్ణులు త్రినేత్రులు. దద్యాత్ ఆద్యేహ సుఖాద్యేహ మునిభ్యః అభివృతో భావశుద్ధిం భవోనః. వటవృక్షములములో మర్రి చెట్టు మొదలున ఛాయలో శ్రీస్కుడు మొదలైన మహర్షులతో మునిజనముతో పరివృతులు అగు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి మాకు భావసంశుద్ధిని ప్రసాదించి మా మనో బుద్ధి చిత్తములను పవిత్రము చేసెదరుగాక. మంత్రముతో న్యాసము. ఋషి బ్రహ్మదేవులవారు తారకమంత్రం బ్లూమ్ నమ ఉచ్చరించటం విమాయ వాక్కు అగునుగాక దక్షిణ అనుపద ఉచ్చారణ పదము మహదాశయము తతోమూర్తి ఓంకారం బ్లూమ్ నమ ఉచ్చార్య మాయాం వాగ్భవమేవ చ దక్షిణాపదం ఉచ్చార్య తతః స్యాత్ మూర్తయే పదం. జ్ఞానం దేహి తతః పశ్చాత్ వహ్నా జాయాం తతో వదేత్ స్వామీ. ఈ మా అగ్నికార్యము స్వీకరించి మాకు జ్ఞానమును ప్రసాదించండి. మాయకు యజమానులగు మీరు మమ్ము మాయ నుండి తరింపజేయండి. నమో దక్షిణామూర్తయే. ఈ అష్టాదశాక్షర మేధ దక్షిణామూర్తి మంత్రము తనయందు సర్వ మంత్రములను కలిగియున్నట్టిది. ఉచ్చారణచేత దక్షిణామూర్తి పదము వాక్నందు ప్రవేశించగలదు. రుట్ జ్ఞానం దేహి అను శబ్దముచే ఆత్మజ్ఞానము సిద్ధించగలదు. మంత్రము ఓం బ్లూం దక్షిణామూర్తయే నమః. జ్ఞానం దేహి వహ్నిజయం మనః. ధ్యానం శ్లో భస్మవ్య పాండురాంగః శశశకలధరో జ్ఞానముద్రాక్షమాల వీణాపుస్తయః విరాజః కరకమలధరో యోగపట్టాభిరామః వ్యాఖ్యాపీఠే నిషణోనా మునివర నికరేహ సేవ్యమానః ప్రసన్నః. తెల్లటి భస్మమును ధరించిన భస్మభూషితాంగులు శిఖలో చంద్రుని ధరించినవారు చిన్ముద్ర జ్ఞానముద్రను ధరించినవారు అక్షమాలను రుద్రాక్షమాలను అలంకరించుకున్నవారు వీణాపు పుస్తకములను చేతిలో కలిగి ఉన్నవారు కమల పుష్పము చేతిలో కలవారు యోగీశ్వరులు మౌన వ్యాఖ్యాపీఠముపై ఆసీనులైనవారు చుట్టూ మునిజనము పరివేష్టితులై సేవించబడుచున్నవారు ప్రసన్నవదనులు అగు శ్రీ మేధ దక్షిణామూర్తి స్వామికి నమస్కరించుచున్నాము. శ్లో సహ వ్యాళః కృత్తివాసాః సతతం అవతునో దక్షిణామూర్తి ఈశః సర్వాభరణులు కృత్తివాసులు ఈశుడు అగు సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మాకు సదా రక్షకులే కాపాడుదురుగాక. మంత్రేణ న్యాసః మంత్రముతో కూడిన న్యాసములతో ఋషి బ్రహ్మదేవుడు ఈ బీజము అమ్మాయి నుండి తరింపజేయు అమ్మవారు రమాబీజం దేవత సాంబశివపాద పద్మములు తుభ్యం చ అనల జాయం చ మనోహ ద్వాదశ వణక పన్నెండు వణముల శోభితులు అగ్నిప్రకాశము కలవారు. ధ్యానము శ్లోకము వీణాం కరేహ పుస్తకం అక్షమాలాం బీహ్రాణం ఆహ్రాభ గళం వరాఢ్యం ఫణీంద్ర కక్ష్యం మునిభ్యః సుఖాద్యయః సేవ్యం వటాధః కృతనీడ మీడే వీణా పుస్తక అక్షమాలధారులు గరళకంఠులు మేఘము వంటి కంఠపు రంగులో ప్రకాశించువారు నాగరాజును మొలత్రాడుగా ధరించినవారు శ్రీస్కుడు మొదలైన మునిగణము చుట్టూ ఆసీనులే ఉన్నట్టివారు వటవృక్షములమున నీడేందు ఆసీనులే ఉన్న శ్రీ మేధ దక్షిణామూర్తిని భావించి ధ్యానిస్తున్నాము. అంగన్యాస కరణ్యాసేక్తంగా అంగన్యాస కరణ్యాసేక్తంగా ఋషి విష్ణువు అనుష్టు ఛందస్సు దేవత శ్రీ దక్షిణామూర్తి అజ్ఞానము నుండి తరింపజేయువారు భగవతితో కూడుకొన్నవారు మూలేతి అను పదము ఉచ్చరిస్తూ హృదయ పీఠము ధరించి ఉద్ధరించువారు ప్రజ్ఞ మేధను సిద్ధింపజేయువారు అగు శ్రీమేధ దక్షిణామూర్తి మాకు ఉత్తమముగు వాక్కును అహమాత్మతత్ పదమును ప్రసాదించెదరుగాక. 32 వణములతో కూడిన సాంబసదాశివులకు నమస్కారము. దాయినే ప్రసాదించువారు అను పదోచ్చారణతో మేము ప్రార్థిస్తున్నాము. మమ్ములను మాయ నుండి సముద్ధరించెదరుగాక. అనుష్టూ ఛందస్సుతో కూడిన మంత్రమును అనుష్ఠించుచున్నాము. మాయనంతు మహేశ్వరః దురత్యముగు మాయను దాటటానికి మాయియగు సాంబశివులవారిని ఉద్దేశించి శరణు శరణు అని పలుకుచున్నాము. ధ్యానము స్లో ముద్రా పుస్తకవహ్ని నాగ విలసత్ బాహుం ప్రసన్నానం ముక్తాహార విభూషణం శశికళా భాస్వత్ కెరీటోజ్వలం అజ్ఞానపహం ఆదిం ఆదిమగిరాం అర్ధం భవానిపతిం న్యగ్రోధాంత నివాసినం పరగురుం ధ్యాయేత్ అభీష్టప్తయే ధ్యానముద్రపుస్తకమోన్నితేజస్సు సర్పము ఈ మొదలైన ధారణా విశేషములతో అలంకరించబడిన బాహువులు కలవారు, ప్రసన్నముతో కూడిన ముఖపద్మము కలవారు, ముత్యాలహారము అలంకారముగా కలవారు, చంద్రబింబముతో ఉజ్వలముగా ప్రకాశించుచున్న కరీటము ధరించినవారు భావించినంతమాత్రం చేత అజ్ఞానంధకారమును పటాపంచలు చేసివేయువారు, సర్వమునకు ఆదిస్వరూపులు, వటవృక్షములమున ఆసీనులైనవారు, దేవతలకు గురువు అగు శ్రీమేధ దక్షిణామూర్తిని మా అభీప్సిత సిద్ధి కొరకై ధ్యానము చేయుచున్నాము. ఓ మునీశ్వరులారా, మనము ఇప్పటివరకు శ్రీమేధ దక్షిణామూర్తి స్తుతి గురించి, శివతత్వ స్తోత్ర ధ్యాన అంగ ఉపాంగ ఉపాసనల గురించి చెప్పుకున్నాము. ఇక మనము మీరు అడిగిన మహత్తర రూపమగు శివతత్వం శివోహంనకు సంబంధించిన వివరణాత్మక సూచనలను ప్రసాదించగల ప్రశ్నలకు సమాధానములను వివరించుకుందాము. శివతత్వజ్ఞానము నిష్ఠ నిష్ఠా మౌనముద్రాసోహం ఇతి యావత్ ఆస్థితః స నిష్ఠా భవతి. నేను దృశ్య దేహ మనో బుద్ధి చిత్తాహంకారములకు వేరే కేవల సాక్షి అయినట్టి ఆత్మస్వరూపుడను. ఈ దృశ్యము మొదలైనవన్నీ ఆత్మస్వరూపమే అయి ఆత్మ యొక్క మౌనభావనచే నేను దర్శించదనుగాక అను నిష్ఠయే మహామౌన నిష్ఠ. అదియే శివతత్వజ్ఞానము లేక చిదానందరూపం శివోహం భావన. ఈ సమస్తము పట్ల శివభావన అనన్య భావన కలిగి ఉండటమే మౌనముద్ర. త్వం తత్ శివేవ ఇతి జ్ఞానం. నీవు ఆకారమునకు గుణములకు స్వభావములకు ఆవల ప్రకాశిస్తున్న శివస్వరూపుడవే. జీవాత్మ జగత్తులకు అతీతుడవు, సాక్షివి, కేవల మౌనస్వరూపడవు. ఇది జగద్గురువగు శ్రీ దక్షిణామూర్తి చిన్ముద్ర సమన్వితులై చిరునవ్వుతో చూపిస్తున్న స్వస్వరూపతత్వము. ఈ సమస్త సహజీవుల పట్ల, జగద్దృశ్యము పట్ల తత్వం భావనయే శివతత్వజ్ఞానము. చిదానందరూపం శివోహం శివోహం శివోహం, ఇదియే సుస్థరీకరించుకొనవలసిన మౌన వ్యాఖ్యాసారము. ఈ కనబడేదంతా శివతత్వమే అని గురువాక్యానుసారం గ్రహించి ఆ విధంగా మరల మరల అనుకొనుటము, సమయన్వించుకోవటము నిష్ఠ. నాలోని నయన నేనే ఇదంతా అనునదే మౌనవ్యాఖ్య. అద్దాని మననమే నిష్ఠ అని గ్రహించదముగాక. నేనే బ్రహ్మమును, నేను బహ్మమే, నాకు వేరుగా కనిపించే నీవు జగత్తు ఇవన్నీ భేదదృష్టిచే స్వప్నములోని వస్తువుల వంటివై ఆత్మదృష్టిచే మమాత్మయే అయి ఉన్నాయి ఇతి భావనాభ్యాసం నిష్ఠ. అట్టి నిష్ఠ కలవాడు అత్యంత స్వభావసిద్ధంగా జన్మ మృత్యువులకు గాని దేహము యొక్క స్థితి గతులకు గాని విషయుడవడు. సాక్షి అయి చిద్విలాసంగా అవలోకిస్తూ వినోదిస్తూ ఉంటాడు. త్వం నీవుగా కనిపించేదంతా తద్గా శివస్వరూపంగా అనుక్షణము దర్శించటమే మౌనము. జ్ఞాన సాధనం తత్ అభేదేన మన్వామ్రేడనం జ్ఞాన సాధనం. పరబ్రహ్మము అనగా నా సహజ స్వరూపమే. తదితరమైనదంతా రచయిత యొక్క తన కథారచనా వ్యాసంగ సంబంధము వలె కల్పన మాత్రము, స్వయం కల్పిత భావన మాత్రము అని మనస్సుతో మననము కలిగి ఉండటమే జ్ఞానసాధనం. అభేదమైన టీ సోహం మననముతో కూడిన మంత్రజపమును ఉద్దేశించియే. పరోక్ష స్తోత్రములు, శివ విష్ణు దేవి స్తోత్రములు కూడా మానవాళికి పురాణ పురుషులకు ఆ మహనీయులచే అందించబడుచున్నాయి. ముఖ్యార్థము ఈ జీవుని యొక్క కేవలమగు పరస్వరూపము గురించియే. అపరోక్ష జ్ఞానమే ముఖ్యోద్దేశ్యము. ధ్యాన పరికరములు. చిత్తే తదేకతో పరికరః. బాహ్య విశేషాలను అధిగమించిన దృష్టి చిత్తముతో, ధ్యాస ఇష్టములతో ఏర్పరచుకొనుచు ప్రవృద్ధ పరచుకొనుచున్న తదేక ధ్యానమే అపరికరము, అపకరణము. అనేకమును భేదమును అధిగమించిన అభేదమగు ఏకత్వమగు ఆత్మ గురించిన ధ్యాసయే తదేక ధ్యానము. ఆత్మయే నాకు నా యొక్క జగత్ భేద దృష్టిచే అనేకముగా బంధుమిత్ర శత్రువు మధ్యస్థ ద్వేష్య పాప పుణ్యులుగా కనిపిస్తున్నది. ఇక్కడ కనిపించేవారంతా బ్రహ్మమే. నా కలలో కనిపించేవారంతా నా కల్పనయే అయినట్లు జాగ్రత్తలో కనిపించేదంతా నా జాగ్రత్ కల్పన విశేషములే. అంతా మమాత్మకు అభిన్నము అను జ్ఞాన దృష్టితో కూడిన ధ్యాసలే ధ్యాన పరికరములు. అంగచేష్టార్పణం బలేహ. ఓ సర్వాత్మకుడువగు పరమాత్మ పరమాశివ, యత్యత్ కర్మకరోమి తత్తత్ అఖిలం సంభో, తవారాధనం ఈ ఇంద్రియములు మీకు చెందినవి. నేను చేస్తున్న సర్వకర్మలు మీ వినోద విలాసములే. జీవంతి మరణములతో సహా సమస్త వ్యవహారములు నేను మీకు సమర్పించే పూజాపుష్పములే. అను అంగచేష్ట సమర్పణమే శివునికి అర్పించు బలి. శివాత్ పరతరం నాస్తి అనునానుడిచే ఈ సమస్త సందర్భములు, సంఘటనలు, సంప్రదర్శనములు మొదలైనవి జగన్నాటకములోనివిగా రచయిత పరమశివుడుగా దర్శించటమే సమర్పణ. త్రీణీ ధామాని కాలః. నిద్రలచింది మొదలు మరల పరుండు వరకు ఉదయము మధ్యాహ్నము రాత్రి త్రికాలములు శివతత్వోసనకు తగిన కాలమే. సర్వకాల సర్వావస్థలేందు శివధ్యానమునకు శివతత్వోపాసనకు తగిన సమయమే. ఈ కనబడేదంతా శివతత్వస్వరూపమే అను కాలహకాల భావనకు కాలనియమమేముంటుంది. శివుడే ఈ సమస్తము అను శివతత్వ సమదర్శనమునకు అకాలము అనునదే ఉండవలసిన పనిలేదు. ద్వాదశాంత పదం స్థానం లేక సహస్రార స్థానము. ద్వాదశాంతపదము నాసాగ్రము నుండి ముక్కు పైభాగము నుండి కపాలము యొక్క ఊర్ధ్వభాగములో గల బ్రహ్మరంధ్రము వరకు బ్రహ్మమార్గము. బ్రహ్మరంధ్రమునకు ఆవల 12 అంగుళముల ఊర్ధ్వస్థానము సహస్రారము. లోకాలలో నేను లేను, నాలోనే ఈ లోకాలున్నాయి అను బ్రహ్మమేవాహం భావనను అనుభూతమై ఉండునదే ద్వాదశాంతపదము. శిరస్సుకు ఉపరి భాగస్థానంలో అట్టి స్థానము అభ్యాసముచే స్వానుభవము అవగలదు. అట్టి ద్వాదశాంత 12 మావల పరబ్రహ్మస్థానము మనము శివతత్వోపాసన కొరకై ఎన్నుకొనబడుచున్న ఉత్తమ యోగాభ్యాస స్థానము. అది విని అత్యంత శ్రద్ధగా వినుచున్న సౌనకాది మునులు మార్కండేయుని పలుకులకు పరమానందము పొందుచు మరల ఇట్లా ప్రశ్నించారు. సౌనకాది మునిగణము, హే మహాత్మన్ మార్కండేయ, కథవా అస్య ఉదయః? హృదయంలో అట్టి శివతత్వజ్ఞానము ఎట్లా ఉదయిస్తుంది? కిం స్వరూపం? శివ పరమాత్మ యొక్క స్వరూపము ఏది? కోవా అస్య ఉపాసకః? ఆయనను ఉపాసిస్తూ ఉన్న ఈ జగత్రచనలో శివోహం, శివతత్వంను స్వాభావికంగా సిద్ధించుకున్న దృష్టాంతాలు ఎవరన్నా ఉన్నారా? శ్రీ మార్కండేయ మహర్షి, సౌనకాది ప్రియ మునీంద్రులారా, వినండి. హృదయంలో జీవులమగు మనము జ్ఞానదీపం వెలిగిస్తే ఆ జ్ఞాన తేజస్సుతో ఆత్మారాముడై ఆ శివభగవానుడు సందర్శితమగుచున్నారు. స్వాత్మయే ఆయన. అపరోక్ష స్వరూపుడగు ఆ శివభగవానుడు బాహ్యవస్తువు కాదు, అంతరవస్తువు కాదు. బాహ్యాభ్యంతర స్థితమగు మన యొక్క కేవల స్వస్వరూపమే ఆయన. వైరాగ్య తైల సంపూర్ణే. దృశ్య విషయముల పట్ల రాగరాహిత్యము లేక విరాగము అనే తైలమును ముందుగా సముపార్జించుకోవాలి. భక్తివర్తి సమన్వితేయ భక్తి విశ్వప్రేమ అపరాప్రేమ అనే వర్తిని తయారు చేసుకోవాలి. ప్రబోధపూర్ణ పాత్రేతు ఆత్మ మహావాక్యార్థముల విచారణతో కూడిన ప్రబోధము అనే ఉత్తమ ఆత్మవిద్యా సమన్వితమైన బుద్ధిపాత్రలో జ్ఞప్తి దీపం విలోకయేత్ సర్వము శివమయమే అనుభావన యొక్క జ్ఞప్తి కోన్సియస్ రిమెంబరాన్స్ త్వం తత్ శివయవ నీవుగా కనిపిస్తున్నది ఆ పరమశివుడే అనే దీపము వెలిగించాలి. మోహాంధకారే నిస్సారే ఎప్పుడైతే ఆత్మజ్ఞాన జ్యోతి వెలుగుచున్నదో మరుక్షణం మోహము అనే చీకటి తొలగుచున్నది. అనగా శివతత్వం సందర్శనాభ్యాసము నుండి శివోహం జనించగా మోహము పోతుంది. ఈ కల్పిత జగదృశ్యమునకు ఆధారమైన మాయా విలోలుడు బ్రహ్మస్వరూపుడు అగు పరమశివుని దర్శనమగుచున్నది. మోహము అనగా భ్రమ. ఒకడు కథ చదువుచు అదంతా నిజమే అని ఆవేశకావేశముతో పొందటము వంటిది. స్వతహగా లేనిదే అయికూడా కల్పనచే అనుభవమయ్యేది. వాస్తవానికి లేనిదే అయి ఉన్నట్లే అనుభూతమగుచు అనేక స్పందనలకు కారణమగుచు ఉన్నట్టిది. దీపము వెలిగించగానే చీకటిలో కనిపించిన భ్రమాకారములన్నీ లేనివగు తీరుగా శివతత్వజ్ఞానము అనే వెలుగులో అన్యము అనే వ్యసనము మొదలంట్లా తొలగుతుంది. కలలో చూచిన దేహములు సందర్భములు సంఘటనలు కల జరుగుచున్నంతసేపు నిజమే అని అనిపిస్తుంది. మెలకువ రాగానే ఆ అదంతా నా భ్రమే అని అనిపిస్తుంది. కల సమయంలో కలలోని విషయాలు నిజమే అని అనిపించటమే మోహము. ఈ దృశ్య జగత్తులో కనిపించే భేదమంతా ఆత్మజ్ఞానం జనించినంతసేపు నిజమే అని అనిపిస్తుంది. ఆత్మజ్ఞానాత్మదృష్టులచే మమాత్మయే ఇదంతా కదా అను అనుభూతి స్వభావసిద్ధమగుచున్నది. అన్యము అని అనిపించినంతవరకు అది మోహము. నాకు అనన్యమే అని అనిపిస్తున్న మరుక్షణం మోహజాలమంతా వీగిపోవుచున్నది. నేను నా జీవాత్మయి జగత్తున ఇష్టదేవమున గురువు ఇవన్నీ సర్వదా ఏకము అక్షరము అగు శివానంద తత్వమే పరమానంద పరబ్రహ్మతత్వమే అని బుద్ధికి అనన్యముగా అఖండముగా సుస్పష్టమవటమే అనుభూతమవటమే మోహ నిర్మూలనము. మోహము మా ఊహం వాస్తవానికి లేనట్టిది, ఊహయందు అనుభవముగుచున్నట్టిది. అహం నేను ఆత్మ యొక్క కేవలే రూపము శివస్వరూపము. ఈ విధంగా జ్ఞానజ్యోతి యొక్క వెలుగులో మోహము తొలగగా శివోహం స్వరూపము అనునిత్యమై స్వతసిద్ధముగా స్వానుభవముగుచున్నది. ఇదియే కేవలీ అనునిత్యానుభవము అగు కైలవ్యము. ఉదేతి స్వయమేవ హి స్వయముగా సుస్పష్టము స్వానుభూతము అగుచున్నది. ఈ జీవుని సందర్భరూపము జీవాత్మ. ఈతని నిత్య సత్య సహజరూపము శివానంద పరబ్రహ్మమే. అది అమూతరూపమయుండగా ఈ జీవునికి మూతమెక్కడిది? సౌనకాది మునులు అట్టి స్వాత్మానంద శివబ్రహ్మము అనునిత్యంగా అనుక్షణికంగా అనుభవమయ్యే విధి విధానమేది? మార్కండేయ మహర్షి నిపును జనింపజేయటానికై రెండు కొయ్య చిత్రములు చెక్కలు గల అరణిలను ఉపయోగిస్తూ ఉంటాము కదా. ఈ దృష్టామును ఉపయోగించి శివతత్వానుభవము గురించి చెప్పుకుంటున్నాము వినండి. సర్వప్రాపంచక విషయముల పట్ల అనురాగమును జయించి వేసి రాగరాహిత్యము విరాగము ప్రవృద్ధ పరచుకోవటము. వైరాగ్య అరణం కృత్వా వైరాగ్యమును అరణిగా చేసుకోవాలి. ఆత్మజ్ఞాన సమాచార సముపార్జనను అజ్ఞానం కృత్వా ఉత్తరారణం ఆత్మజ్ఞాన సమాచారమే పై అరణి చేసుకోవాలి. జ్ఞానం వైరాగ్యములతో కూడి నిరంతరమై కర్మభక్తి జ్ఞాన యోగాభ్యాసములు గాఢతామిశ్ర సంశాంతం ఆ రెండు అరణిల ఉరిపిడి. ఈ విధంగా వైరాగ్య అజ్ఞాన అరణిల నిరంతరాభ్యాసము అనే ఉరిపిడి నుండి గూఢం అర్థం నివేదయాత్. దొట్ పరమ రహస్యమగు చిదానందరూపం తత్శివం అహమేవ అనే పరమార్థము బుద్ధికి స్వాభావికమగునట్లుగా సిద్ధించుకోవాలి. దేహమేవనహం అనే మూర్తిరూపుడగు యమునిచే అడ్డగించబడినవాడే. అజ్ఞానాంధకారము అనబడే ఇంద్రియ ధ్యాసలలో చిక్కుకుని తత్వరహస్యమగు శివోహం అను సత్యమును పూర్తిగా ఏమరచి అనేక అనుబంధ సంబంధ వ్యావహారిక కర్మ పరంపరలు అనే బంధములో మనన జనన మరణ పాశములతో దేహపంజరములో చిక్కుకున్న ఈ మార్కండేయ జీవుడు అనేక ద్వైతములలో చిక్కి జన్మజన్మాంతరములుగా భ్రమలను దుఃఖములను వేదనలను పొందుచూ పరిభ్రమిస్తూ ఉండగా అనేక పరితాప పరంపరలకు లోను అగుచుండగా ఓం నమః శివాయ పంచాక్షరి ఓ మహామంత్రము శివతత్వ స్తోత్రముల ఆశ్రయముచేతను స్వస్వరూపమే అయి ఉన్న నిజానంద పరమాత్మ భావన వికసించసాగుతోంది. అప్పుడే వర్తమాన ఉపాధితో మార్కండేయ నామధేయ జీవాత్మ మృత్యువు నుండి మృత్యుపాశముల నుండి విడివడి జన్మ కర్మల సాక్ష్యగు స్వస్వరూపాత్మత్వము అగు శివానందము సంతరించుకొనుచున్నాను. ఇదియే నా చిరంజీవత్వ పరమార్థము అనగా మేధా దక్షిణామూర్తి అనబడు బుద్ధి వికాసత్వముచే ఆత్మ ఎరుగబడి కేవలము సర్వము అగు ఆత్మయే నేను అను ఎరుకతో కూడిన స్వానుభవమే చిరంజీవత్వము. ఏ విధంగా అయితే ఒక స్వప్నద్రష్ట విషయంలో స్వప్నము ప్రారంభంలో జనించటము స్వప్నము ముగేగానే మరణించటము అనునదేది ఉండదో అదే తీరుగా సహజమగు స్వస్వరూపాత్మ దృష్ట్యా ఈ జీవునికి దేహము యొక్క రాక ప్రారంభము కాదు, దేహము యొక్క నాశనము అంతము కాదు. ఎందుచేతనంటే ఆ రెండిటికీ సాక్షి అయి పరమయ్యున్న కేవలాత్మత్వముతో కూడిన శివానంద స్వరూపమే నేను, అదియే నీవు. ఇట్టి ఎరుకయే శివుని వామపాదము. మార్పు ఉచేర్పుల పరిధి అగు యముడు యమపాశములు నా పట్ల శివభక్తి శివభావనాభ్యాసనములచే జనించిన శివుని వామపాదతాడనము కారణముగా మొదలే వాస్తవానికి లేనివి అగుచున్నాయి. తత్వము విచార పాసేన బద్ధం ద్వైత భయాతురం. ఈ మార్కండేయుడు తత్వ అవిచారణారూప పాశములను ద్వైత భయములను శివానుష్ఠానముచే జనించిన వివేకముచే సర్వాతురతలను నిర్జించివేచున్నాడు. ఈ విధంగా దేహముల రాకపోకలచే నేను జనిస్తున్నాను మరణిస్తున్నాను అనే భ్రమ తొలగిపోవుచున్నది. ఇప్పుడు ఇట్లా ఉన్నాను, మరణిస్తే మరొక విధంగా ఉంటాను అనే మృత్యురూప ద్వైత భయ ఆతురత తొలగిపోగా నిత్య జీవితుడను క్రమంగా నిజస్వరూపుడను అగుచున్నాను. ఉజ్జీవయన్ నిజానందే స్వస్వరూపేణ సంస్థితః. నిజానంద స్వరూపుడగు స్వస్వరూప పరమశివత్వమునందు స్థానము సేన్స్ ఆఫ్ ప్లేస్మెంట్ లభించుటచే చిరంజీవుడను. బుద్ధినేత్రములకు స్వస్వరూప పరమాత్మ సందృశ్యమగుచుండటంచేత సేముషి దక్షిణ ప్రోక్త సాయస్య అభీక్షణే ముఖం. దక్షిణాభిముఖ ప్రోక్త శివోసే బ్రహ్మవాదిభ్యః. ఆ స్వానుభవమగుచున్న కేవల స్వస్వరూపమే మేధా దక్షిణామూర్తి సాక్షాత్కారము అని బ్రహ్మతత్వము ఎరిగిన మహనీయులు నిర్వచిస్తూ విశదీకరిస్తున్నారు కూడా. దక్షిణ పరాకాష్ఠ బుద్ధికి అభిముఖవటము. ఓ సౌనకాది మునిశ్రేష్ఠులారా, నేను ఇప్పటివరకు చెప్పిన వైరాగ్య జ్ఞానకర్మలచే ద్వైతము జయించబడగా మేధకు బుద్ధికి సహజ నిత్య సత్యస్వరూపుడగు కేవలాత్మదర్శనము అనే మేధా దక్షిణామూర్తి దర్శనము లేక శివోహం స్వాభావిక స్థానమును ఇతః పూర్వము మహనీయులెందరో సిద్ధింపజేసుకుని శివోహం తత్వజ్ఞాన సంపన్నులై మృత్యుపరిధులను జయించి అమృతరూపులై ప్రకాశించుచున్నారు. వారందరూ మనకు ఆదర్శ పురుషులు. వారి ప్రవచనములే మనకు శిరోధార్యము. శివోహం భావసిద్ధిచే సృష్టి సామర్థ్యము. ఈ సృష్టి యొక్క ప్రారంభంలో సృష్టికర్త ఆగు బ్రహ్మదేవుడు సర్గాదికాలే భగవాన్ విరించహ ఆ మనము చెప్పుకున్న జన్మ మరణముల మార్పు చేర్పులకు విషయమే కానట్టి శివతత్వమును ధ్యానించి ఆరాధించి శివోహం జ్ఞానముచే ఆనందము పొందినవారే సృష్టి సామర్థ్యమును పొంది ఈ లోకములన్నీ సృష్టించుచున్నారు. ఈ పరమ రహస్యమగు శివతత్వ జ్ఞానమును త్వం తత్ శివేవ అజ్ఞానము లేక శివతత్వ విద్యను లేక శివోహం విద్యను పొందిన ఉపాసకునికి సర్వసిద్ధులు సిద్ధిస్తాయి. బ్రహ్మదేవుని వలె స్వరూపి సామర్థ్యమును పొందగలడు. ఇక తదితర సంపదల విషయం చెప్పేదేమున్నది? సిద్ధుడు ఈ దృశ్య దేహ మనో చిత్త అహంకార అజాగ్రత్ స్వప్న సుషుప్తులతో సహా సమస్తము నా యొక్క ఆత్మస్వరూపముచే సిద్ధించుకొనుచున్నట్టివి అను సునిశ్చలమగు ఎరుక కలిగి ఉండువాడు. తదేవ చిరంజీవత్వం. ఫలశ్రుతి య ఇమాం పరమరహస్య శివతత్వ విద్యాం అధీతే స సర్వపాపేభ్యో ముక్తో భవతి. దీనిని పఠించి అభ్యసించి సర్వము తానైన శివతత్వం నిజస్వరూపం దక్షిణ బుద్ధి నేత్రములతో దర్శించు భక్తుడు యోగి జ్ఞాని ఇప్పుడే ఇక్కడే సమస్త దోషముల నుండి వినిర్ముక్తుడై మోక్షమును సిద్ధింపజేసుకొనగలడు. ముక్తుడై చిరంజీవి కాగలడు. యా ఏవం వేద స కైవల్యం అనుభవతి. శివతత్వమును స్వతత్వముగా ఎరిగినవాడు ఇప్పుడే ఇక్కడే కైవల్యమును స్వానుభవంగా పొందుచున్నాడు. కేవలుడై కేవలానందుడై విరాజిల్లుచున్నాడు. కేవలమగు పరమాత్మత్వమును సందర్భమాత్రమగు జీవాత్మత్వమును అద్వితీయ అభేద దృష్టితో ఆస్వాదించు స్వానుభవమే కైవల్యము. తదేవ చిరంజీవత్వం. ఇతి కృష్ణేజుర్వేదాంతర్గత దక్షిణ మూర్తి ఉపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.